అనాగతస్వాయం ఇంద్రేణ ప్రేషితముప వాయుష్టే అస్తకం శభో మిత్రస్తే అస్తకం శభో వరుణస్తే అస్తకం శభో అవాంక్షయారదస్య గర్భా భువనస్య కోపాశ్యేన అతిథయః పర్వదానాం గృహ ప్రగితో నపాదారః భగ్నేంద్రగ్రహ్వయత ఘోషేణామేవాగష్టాదయత యుక్తా స్థవహరా దేవాగ్రావానయుందరింద్రయుత్యవాదుషు ఏంద్రమదిక్షమః పరమస్యా పరావతః ఆస్మాత్సుధస్థాద్ పూర్వరంతరిక్షాద్ ఆదుభూతమధిషవః బ్రహ్మవర్ధతం నాధిషవః సమరే రక్షాగస్య మధిషః అపహరం బ్రహ్మజ్యస్య వాచ్య ప్రామనశ్చ శ్రేణీతాం ప్రాణశ్చ ప్రాపానశ్చ శ్రేణీతాం చక్షుశ్చ త్వాశ్రోత్రం చ శ్రేణీతాం దక్షశ్చ త్వాబలం చ శ్రేణీతాం ఓషశ్చ త్వాసహశ్చ శ్రేణీతాం ఆయుశ్చ త్వాజరాజ శ్రేణీతాం ఆత్మాజ త్వాధనోశ్చ శ్రేణీతాం శ్రుతోసి శ్రుతం కృతః శ్రుతాయత్వాయమింద్రమాహుర్వరుణయ్యమాహుః యం మిత్రమాహుర్యము సత్యమాహుః యో దేవానాం దేవతమస్తపోజాః తస్మై త్వాదేభ్యస్త్వా మయిత్కదింద్రియం మహద్ మయితక్షో మయిక్రతుః మయిధాయి సువీర్యం పృషుద్ధర్మా విభాదు మే ఆగోత్యామనసాసః విరాజాజ్యోజుదాసః యజ్ఞేన పయసాసః తస్య దోహమశీమహే తస్య తుమ్నమశీమహే తస్య భక్షమశీమహే వాగ్యురానా సోమస్య ద్రుభ్యదో మిత్రోజనాన్ ప్రసమిత్ర యస్మాన్న జాతపరో అన్యో అస్తి యా వివేషభువనాని విశ్వాః ప్రజాపతి ప్రజా సంవిధానః తే నిజ్యోదేగుణోషజేషోషీ ఏష బ్రహ్మాయ ఋత్వికః ఇంద్రో నామ శ్రుతో గణే ప్రతేమహే విదేశగుణోషజేషోషీ ప్రదేవన్వే పరుషోహర్యదం మదం ఇంద్రో నామ హృదన్నయ హరిభిశ్చారుసేజులే శ్రుతోగణాత్వాభిశంతో హరివర్పదంగిర ఇంద్రాధిపతేధిపతిస్తం దేవానామది అధిపతి మాం ఆయుష్పందం వర్చస్పందం మనుష్యేషు గురు ఇంద్రస్య సమ్రాట్ వరుణస్థ రాజా తౌదే భక్షం చక్రదురగ్రజేతం తయోర్ణభక్షం భక్షయామి వాగ్యుషానా సోమస్య లభ్యతో ప్రజాపతిర్విశ్వకర్మా తస్య మనో దేవం యజ్ఞేనరాధ్యాసం అర్థేకా అశ్రేషితః అవసానపదే అవసానం మే వింద నమో రుద్రాయ వాస్తోష్పదయే ఆయనే విద్రవణే ఉద్యానే యత్పరాయణే ఆవర్తనే వివర్తనే యోగోపాయమిదగంహురే యాన్యపామిత్రాన్యప్రదీత్తాన్యస్మి యమస్య బలినాచరామి ఏయు సందర్పరిదర్జాదయామః జీవాజీవేభ్యో నిహరామయేన అనృణాస్మిన్ నృణాః పరస్మిన్ తృతీయే లోకే అనృణాః స్యామ ఏ దేవజానామృతమిత్రజానాః సర్వాన్ పథో అనృణాః క్షీయేమ యజమూలుశ్రేజోసానుమాగన్నా ూర్జస్పదే సువీరా వీరేణు సంచరేవ అర్గ పవిత్రకం రజసో విమాన గుణాజిదేవానాం భువనాను విశ్వాః యావా పృథివీ మయసా సంవిధానే ఘృతం దుహాతే అమృతం ప్రవీణే పవిత్రమర్కో రజసో విమాన గుణాజిదేవానాం భువనాను విశ్వాః సువర్జో దుర్గసో మహదే అసీమహి కాశముద ప్రతిష్టాం ఉదస్తాం సేత్ సవితా మిత్రో అర్యమా సర్వాన మిత్రానవధేద్విగేన నిరంతం వామకరద్వీరవంతం రథం పరేశ్రయస్వ స్వాహ పృథివ్యాం వామదేవ్యేశ్రయస్వ స్వాహ అంతరిక్షే బృహదిశ్రయస్వ స్వాహ దివి యదాత్మోపస్తభ్రోమి ఆత్మాదే వీర్యాయ అస్మాస్వర్భ్య యూజం తథా చేంద్రియం వయః ఎస్తేద్రప్సోయస్తముదర్షః దైవ్యః కేతుర్విశ్వం భువనమామివేశ నాపాంచేజ్ఞై స్వాహా అనుమాధర్మో యజ్ఞోయమేదో విశ్వే దేవామరుదస్సా మార్కః ఆప్రియచ్ఛందాగుంసి నిమితో విజోగుంషే అస్యే పృథివేయజ్ఞం ప్రజాపతేర్వత్తనిమనువర్తస్వ అనువేదైరనులాధ్యాముగోభిః అన్వష్పైర్ణసుర్వైర్పుష్టైః అనుప్రజయాన్మింద్రియేణ దేవానో యజ్ఞమృషుధారయంతో ప్రతిక్షత్రే ప్రతినిష్టామి రాష్ట్రే ప్రత్యష్ ప్రతిష్టామి గోషు ప్రతిప్రజాయాం ప్రతిష్టామి భవ్యే విశ్వమన్యాభివావృధే తదన్యశ్చామధిశ్రుతం నివేద విశ్వకర్మణే పృథివేజాగరన్నమః అస్కాంద్యో పృథివీ అస్కాని ప్రభోయు భాగాః స్కన్నేమా విశ్వాభువనా స్కన్నో యజ్ఞః ప్రజనయదు అస్కానజని ప్రాజనే ఆ స్కన్నాజ్జాయతే వృషా స్కన్నా ప్రజశీమహి ఏ దేవా ఏషామిదం భాగధేయం బభూవ ఏషాం ప్రియాజాప్తానో యాజాః ఇంద్రజ్యేష్ఠేభ్యో వరుణరాజభ్యః అగ్నిహోత్రభ్యో దేవేభ్య స్వాహా నో దివామతిః అదిలోక్త్యాగమతే సాసంతాచేమయస్కరత్ అపస్థృథః ఉదత్యాదేవ్యాభిరజా షన్నస్కరతో అశ్వినా యూయాతామస్తద్రవః అపస్థృథః సమగ్నిరగ్నిభిస్కరత్ షన్నస్తమనుసూర్యః సంవాదో భాత్పరవాః అపస్థృథః హరిత్పదన్న విజగేత విద్వాన్ యన్మృతః పునరప్యేతి జీవాన్ త్రివర్జద్భువనసరసవృ దేవాగర్భోమృతస్ జీవాన్ ప్రత్యస్మై పిపీషదే విశ్వాని విజుషే భర అరంగమాని జగ్మవే అపశ్చాద్ధ్వనేనరే ఇందురింద్రమవాఘాద్ ఇందోరింద్రమాద్ తస్యదైందమింద్రపేదస్య మధుమనః ఉపహోదస్యోపహోతో భక్షయామి బ్రహ్మ ప్రతిష్టామనసో బ్రహ్మవాజః బ్రహ్మయజ్ఞానాగం హవిషామాజ్ఞస్య అవిరిక్తం కర్మణో యజ్ఞహీనం యజ్ఞః పర్వాణి ప్రతిదన్నేతి కల్పయన్ స్వాహాకృతాహుజనేషు దేవాన్ ఆశ్రావితమత్యాశ్రావితం వషకృతమత్యలోక్తం చ యజ్ఞే అవిరిక్తం కర్మణో యజ్ఞహీనం యజ్ఞః పర్వాణి ప్రతిదన్నేతి కల్పయన్ స్వాహాకృతాహుజనేషు దేవాన్ యజ్ఞో దేవాది పాదయాని వాచాయుక్వేదం దేవహేడనం అరాజో అస్మాకం అభిశుచ్చునాయదే అన్యత్రాస్మన్మరుదస్తన్నిధేదన పరం మహాభక్తులాగతే పునః స్వాయుక్తాధీకృతాగతస్థితే అయం సముద్రపుద విశ్వభేడజః స్వాహాగ్రస్య సముద్రప్రదద్భువః ఉద్భయం తమసస్తని ఉదిత్యం చిత్రం ఇమం మే వరుణదత్వాయామి త్వన్నో అగ్నే త్వన్నో అగ్నే త్వమగ్నే అయాధి ప్రజాపదే ఇమం దీవేభ్యః ప్రసిద్ధసామి మైజాన్నుకాదపరోర్ధమేదం శరంజీవంత శరదపులోజే తిరోమృత్యం దశతాం పర్వదేన ఇష్టేభ్య స్వాహావృషమిష్టేభ్య స్వాహ వేళజందరిష్టే స్వాహానిష్కృత్యే స్వాహ దౌరార్ధ్యే స్వాహ దేవేభ్యస్తనోభ్య స్వాహ్యే స్వాహ సమర్థ్యే స్వాహ ఇళయంద్రభయామహే తతో నాభయం గృధి మఖమంచభ్యుదవదన్నమూదయే విద్విషామృధోజి వృత్తమృధోమే వృషేంద్రపురేదున అభయంకరః ఆభిర్గేర్భర్యతో నవూనా ఆప్యాయ హరివో వర్ధమానః యజాద్భ్యోమహిహోత్రాజాసి భూయిష్టభాగో అధయే శ్యామ అనాజ్ఞాతం యదాజ్ఞాతం యజ్ఞస్య క్రియతే మిథో అగ్నేతరస్య కల్పయా రగంభివేచ్ఛాథం పురుషసంవిదో యజ్ఞః యజ్ఞః పురుషసంవిదః అగ్నేతరస్య కల్పయా రగంభివేచ్ఛాథం యద్వాగత్రామణదాదీనదక్షాణ యజ్ఞస్య మన్మతే మర్తా సహ అగ్నిష్టద్భూతాకృతిజానన్ యతిష్ఠో దేవాగం మృతిశో యజాతి యద్దేవాదేవహేళనం దేవాదశ్చ కర్మా వయమ్ ఆదిత్యాస్తస్మాన్మాముంచత ఋతస్సర్తేన మాముద దేవాజీవన కామ్యాయత్ వాచానృతమోదివ అగ్నిర్మాదస్మాదేన సహ దారిఘవత్య ప్రపంచతో దుర్గాయానిత కర్మ కలోతమావనేన సంహృదేనద్యా పృథివీ హృదయనత్రగం సరస్వతి ృతవాగణీయస అనాజ్ఞాతం దేవకృతయ్యేన తస్మాత్తమస్మాజ్ఞాతవేదోముమగ్ధే యద్వాచాయన్మనసా బాహుభ్యామోరుభ్యామష్ఠీమద్భ్యాం శిష్ణేర్గతమాయం అగ్నిర్మాతస్మాదేన సహ యద్ధస్తాభ్యాం శకరకల్పితాని అక్షాణాం వగ్నమపరిఘ్నమాన దూరే పశ్చాచరాక్షసశ్చ తాన్యక్షరసామృతత్తావృణాని అదేవ్యంద్రలింగిరహంచకార యద్వాదాస్యాం సంచకారాజనేభ్యః అగ్నిర్మాదస్మాదేన సహ యన్మయిమాదాగర్భే సతి యేన శకార యత్పితా అగ్నిర్మాదస్మాదేన సహ యదా నృపేషమాతరం పితరం పుత్ర ప్రపచితోధయన్ అహికంసితో పితరో మర్యాదరే అనుభవామిక్షం పృథివే ముదద్యాన్మాతరం పితరం వాయేగంశివ అగ్నిర్మాదస్పాదేన సహ యత్పరాశసాయత్పరాశసానూతనయత్పురాణం అగ్నిర్మాదస్పాదేన సహ అతిక్రామామితి ఋతంగితేన దహామిప్రం పరమే సుధస్థే యత్రయంతి సుకృతో నామి దుష్కృత సమారోహామి సుకృతాన్నలోకం తృతే దేవా అమృతైకదేన తృతయేనన్మనుష్యేషు మామృజే తతో మా ఇది కించిదానసే అగ్నిర్మాదస్పాదేన సహ దారిఘవత్య ప్రపంచద దుర్జాయాణ క్రమ అరాధమావనేన సం వివిజాత అప్సు జాతాః యా జాతా ఓషధేభ్యః అథోగా అగ్నిజ ఆపః తానశుంధంతు శుంధనీ యదా బోనక్తంతు వితంచరామ యద్వాదిమానూతనయ్యత్పురాణం హిరణ్యవన్నాస్తదపుత్పునీతనః ఇమం మే వరుణదత్వాయామి త్వన్నో అగ్నే తత్వన్నో అగ్నే త్వమగ్నే అయాసి యత్తే గ్రావన్నాచ్యుతి సోమరాజన్ ప్రియాన్యంగానిష్పసితాపరోగంషి తత్సంశక్స్వాగ్నే నోదమర్థయస్వ అనాగతోసమిత్సంక్షయేమ యత్తే గ్రావా బాహుచ్యుతో అధిక్షవుః తరో యత్తే దృహద్దక్షిణేన తత్తాప్యాయతాం దత్తే దిష్ట్యాయతాం నేమ సోమ యత్తే త్వజం విభజలియక్షయోనిం యదాస్థానాత్ప్రచ్యుతో మేన సిద్మనా తగాదత్స్వామగుప్తమస్తునః స్థానః సంధాసత్పరమే వ్యోమన్ అహాక్షరీరం పయసా సమేత్య అన్యోన్యోభవతి వర్ణోస్య తస్మిన్ వయముపహూతాస్తవ స్మ ఆనోభజసరసి విశ్వరూపే నిరక్షా స్వామముదశుస్పృహస్తో తానో విహాసేద్గిరావృణానః అనాగాస్తు నవో వామృధానః ఆనో రూపం వహతు జాయమానః ఉపక్షలంతి జిహ్వాహృదేన ప్రియాన్యంగాణితమవర్ధయంతేః తస్మై దేశో మనమయుర్మిషచ్చ ఉపమారాజాన్ సుకృతేక్వయస్వ సంప్రాణాపానాభ్యాగుంసముచక్షుషాత్వం యజ్ఞశ్రోత్రేణ గచ్చస్వ సోమరాజన్ యత్తాశ్చిదగుంసముదత్తే అస్తు జానీతాన్న సంగమనే పథీనాం ఏతం జానీతాత్పరమే వ్యోమన్ మృగాస్వస్థాపితురూపమస్య యదాగచ్చాభిర్దేవగానైః ఇష్టాపూర్తే కృణుతాదావిరస్మై అరిష్టో రాజన్నగజఃపరే నమస్తే అశ్వచక్షసేర్భూయతే నాగమారోహ సమేయమానేన సూర్యం గచ్చతాత్పరమే వ్యోమన్ అభూద్దేవస్స విదావంద్యో నృణః ఇదానీమన్న ఉపవాచ్యో నృభిః వియోరత్నాభజతి మానవేభ్యః శ్రేష్ఠన్నో అత్ర ద్రవిణం యథా దశత్ ఉపనామిత్రావరుణామిహావతం అన్వాదేభ్యాసామిహసఖాయ ఆదిత్యానాం ప్రసితిరిహేతి ఉగ్రాసులాపాష్ఠా సమిషా పరిణామిణక్తో ఆప్యాయ స్పసంతే యజ్ఞే మనసాయుచ్చ వాజా యద్వా ప్రాణైశ్చక్షురాయుచ్చ శ్రోత్రేణ యద్దేజసామి సునేనాప్యాత్మనా అర్భ్యో లోకార్థరేతేంద్రియం శుక్రాదీక్షాయితపసో విమోజనే ఆపో విభోక్తేర్మయుదేంద్రియం యదృజాసాం నాయుషా పశూనాం చర్మణ హవిషాదిదీక్షే యచ్ఛందోభయోషే ధర్మనస్పదో అభ్యో లోకాదశేంద్రియం శుక్రాదీక్షాదీతమో విమోచనే ఆపో విమోక్తేర్మహిదేంద్రియం ఏన బ్రహ్మజే నక్షత్రం ఏనేంద్రాగ్నే ప్రజాపతి సోమో వరుణో జయధనాజా విశ్వే దేవానుజోజేన ప్రాణాః అభ్యో లోకాదశేంద్రియం శుక్రాదీక్షాయేతమో విమోచనే ఆవామిమోక్త్రేర్మయేంద్రియం అవామృష్టమస్యోషధే నాగమృత సోమస్ ప్రియం ధామ అగ్నే ప్రియతమగం హరిస్వాహ అవామృష్టమస్యోషధే నాగమృత సోమస్ ప్రియం ధామ ఇంద్రస్ ప్రియతమగం హరిస్వాహ అవామృష్టమస్యోషధే నాగమృత సోమస్ ప్రియం ధామ విశ్వేషాం దేవానాం ప్రియతమగం హరిస్వాహ అయగం సోమ ప్రతేతమ మనస్మనోడిప్రద ప్రజావంతోమహే దేవేభ్య పితుర్భ్యస్వాహ సౌమ్యేభ్య పితుర్భ్యస్వాహ కవ్యేభ్య పితుర్భ్యస్వాహ దేవాదిఘమాదయధ్వం సౌమ్యాదిఘమాదయధ్వం కవ్యాదిఘమాదయధ్వం అనంతరితా పితర సౌమ్యా స్వామపేషాదివృత్తిరమదన్నాగన్ ఏమస్తృణోద పర్ణం వనస్పతేరివ అభినశ్యేయదాగం హరి శరదాన్నశ్యదేపతి పరం మృత్యోనుపదే విబంధాస్మైతరో దేవయానాద్ చక్షుష్పదే సంవదే బ్రవీమి మానస్పజాగం శోమోదవీరాన్ ఇదమోనుశ్రేయోదానమాగన్వాద్ధనజిరస్పజిద్యే పర్ణం వనస్పతేరివ అభినశ్యీయదాగుమరి సచదాన్నశ్యదేపతి ఓం సాంగ్రహణ్యేప్యాయజనే ఇమాంజనదాగుం సంగృహ్ణానీ ద్వాదశారత్నేరుజనాభవదే ద్వాదశమాసంవత్సర సంవత్సరమేవాబలంధే మౌంజే భవదే ఊర్వైముంజాః ఊర్జమేవాబలంధే చిత్రానక్షత్రం భవదే చిత్రం వా ఏతత్కర్మ ఇదశ్వమేధ సమర్థ్యై పుణ్యనామదే వయజన మధ్యమశ్చే పుణ్యామేవదేన కీర్తిమభిజయతి అపదాదే నిర్భయ సమావహంత్యాసు బ్రహ్మణ్యాగాః స్వర్గస్య లోకస్య సమష్ట్యై కేశశ్మశ్రువపదే నకాని నిగృందతే రతోధాపదే స్నాదే అహలం బాధ పరిధత్తే ఆత్మనాపహత్యై వాజయ్యత్వాపవసతి స్వర్గస్ లోకస్థై రాత్రిం జాగరయంతాసులే స్వర్గస్ లోకస్ సమష్ట్యై చతుష్టయ్యాపోభవంతి చతుశ్రభోవాశ్వప్రాజావత్య సమర్థ్యై తాదిఘ్య సమాభృతా భవంతి ఇక్షువా ఆపః అన్నం వా ఆపః అభ్యో వా అన్నం జాయతే హిరేవాభ్యోన్నం జాయతే తదవరుంధే పాసు బ్రహ్మోదనం పజలి రేతగేవద్రధాని చతుశ్శరామో భవతి దిక్ష్వేవ ప్రతిష్టతి ఉపయదో రుక్మో భవద వరగద ఏవాస్మిందృజం దధాది ఉద్ధరదిశదత్తాయ సర్పిష్పాన్ భవతి మే ధ్యత్వాయ చత్వారార్హేగా ప్రాశ్యంతి దిశామేవ జ్యోతి జుహోతి చత్వారి హిరణ్యాని దధాది దిశామేవ జ్యోతి విష్వరుంధే యదాజ్యముచ్చష్యతే తస్మిన్నశదాన్యనగ్ని ప్రజాపతిర్వాబోధన ఏదాజ్యం యదాజ్యేన శదాన్యనగ్ని ప్రజాపతిమేవ రేతసా సమర్థయతి గర్భమయేన శనా భవతి భూమేన కుజరా మేధ్యముపగచ్చతి యదశ్వః పవిత్రం వై దర్భాః యద్దర్భమయేన శనా భవతి పునాత్వేవైనం భూతమేనం మేధ్యమాలభతే అశ్వశ్రవాలభ్యశ్రమహిమోదక్రామద సమహర్తిరః ప్రావిశత్ తన్మహత్యజాం మహత్విత్వం యన్మహత్విదః ప్రాశ్యంతి మహిమానమేవ సిద్ధదశరి అశ్వస్య వా ఆలభ్యస్తరే నవురక్రామద యత్సువర్ణగం హిరణ్యమభవద్ యత్సువర్ణగం హిరణ్యం దాది ఏదేమ దద్దాది ఓదనే దాది ఏదో మావోదన ఏదో హిరణ్యం ఏదైవాస్మింద్రేతో దాది యో వై బ్రహ్మణే దేవేభ్య ప్రజాపతయే ప్రతి ప్రోచ్యాశ్వం మేధ్యం బద్ధాది ఆ దేవతాభ్యో విశ్చలే పాపీయాన్ భవతి యః ప్రతి ప్రోచ్య దేవతాభ్యావిశ్చలే వసీయాన్ భవతి యదాహ బ్రహ్మన్నశ్వం మేధ్యం భాన్స్యామి దేవేభ్యః ప్రజాపతయే తేన రాధ్యాసమితి బ్రహ్మవే బ్రహ్మా బ్రహ్మణగేవ దేవేభ్య ప్రజాపతయే ప్రతి ప్రోచ్యాశ్వం మేధ్యం భద్రాది దేవతాభ్యావిశ్చలే వదీయాన్ భవతి దేవస్తత్రాసు విదుప్రథమైదనామాదత్తే ప్రసోకే అశ్వినో బాహుభ్యామిత్యాహ అశ్వినో హి దేవానామధ్వర్యో ఆస్తాం ఓష్ణాస్తాభ్యామిత్యాహ యత్తే యద్ధం వా ఏతద్దగ్గస్య యదయజుష్కేన క్రియతే ఇమామశుభ్రంధనామృతస్తే చిధివిదతి యజుష్కృత్యై యజ్ఞస్య సమధ్యై తదాహు ద్వాదశారత్రేరశనాగర్తవ్యా త్రయోదశారత్రీ ఋషభో వా ఏషదూనాం యత్సంవత్సరః తస్య త్రయోదశో మాసో విష్టవం ఋషభయేష యజ్ఞానాం యదస్వమేధః యథా వారిరథస్య విష్టవం ఏవమేధస్య విష్టవం త్రయోదశమరత్రయోరశనాయముపాదశాది యథరిణభస్య పిష్టమగం సగ్గస్కరోతి ఆయుగేమదే పూర్వాయుషుషు కవ్యేత్యాహ ఆయురేవాస్మిన్ దధాది తగాదేవాస్తుతమాబుభూవృత్యాహ భూతిమేవో వావర్తతే రథస్య సామన్ సరమారభందేత్యాహ సత్యం వారదం సత్తేనైవైన మృతేనారభతే అభిధా అధేత్యాహ అస్మాదస్వమేధగాది సర్వాణి భూతాన్యభిభవతి భువనమసేత్యాహ భూమానమేవోపైతి యంతాసేత్యాహ యంతారమేవైనం కరోతి ధర్తాసేత్యాహ ధర్తారమేవైనం కరోతి స్వాగ్ఞం వైష్వానరమిత్యాహ అజ్ఞావేవైనం వైష్వానరే జుహోతి సప్రసమిత్యాహ ప్రజయైవైనం పశుభిః ప్రథయతి స్వాహాకృతమిత్యాహ హోమగేవాశేషః పృథివ్యామిత్యాహ అస్యామేవైనం ప్రతిష్ఠాపయతి యం తారాడ్యంతాశయమనో ధర్తాసు ధరుణగిత్యాహ హోమమేవాశేషం మహిమానం వ్యాజత్తే కృష్యేత్వా క్షయమాయత్వారయ్యేత్వా మోషాయత్వేత్యాహ ఆశిషమేవైదామాశాస్తే స్వగాత్వా దేవేభ్యగిత్యాహ దేవేభ్యగేవేనగ్నిస్పగాకరోతి స్వాహాత్వా ప్రజాపతిగిత్యాహ ప్రజాపత్యో వా అశ్వః యస్యాగేవ దేవతాగా లభ్యతే తగైవైనకం సమర్థయతి యః పితరునుజాగా పుత్రః స పురస్తాన్నయతి యో మాతరునుజాగా పుత్రః స పశ్చాన్నయతి విష్పంచమేవాస్మాత్ పాప్మానం వివృహతః యో అర్వందం జిఘాగం సుదితమభ్యమేది వరుణయతి శ్వానం చతురక్షం ప్రసవతి పరోమర్త పరస్వేర శునః చతురక్షస్య ప్రహంతి శ్వేవై పాప్మా భ్రాతృవ్యః పాప్మానమేవాస్య భ్రాతృవ్యగం హంతి సైద్ధ్యగం ముసలం భవతి కర్మకర్మైవాస్మై సాధయతి పౌగుశ్చ తేజోహంతి పుగ్గుశ్చల్వాం వై దేవాశ్రుజన్యదశ సుదేవాశ్రుజగం హంతి ఆత్మా వా ఏదమే సదేత్యాహుమేధేన గిరిజయి అశ్వస్యాశ్వలోపాస్యతి అగ్రేవాశ్వప్రాజాపత్యః అగ్రేణైవ పాప్మానం భ్రాతృవ్యమవక్రామతి దక్షిణావప్లావయతి ఆత్మానమేవాత్మాక్షమలమపప్లావయతి ఐషేకముదోహో భవతి ఆయుర్వాయిషేకాః ఆయురేవాస్మిన్ దశతి అమృతం వాయుహీకాః అమృతమేవాస్మిందధరి వేదదశాగోపసంబద్ధా భవతి అప్సుజో నిర్వాశ్వః అప్సుజో వేదసః స్వాదేవైనయ్యో నేర్నిర్మిమేతే పురస్తాత్ ప్రత్యంతమభ్యదోహరి పురస్తాదేవాస్మిన్ ప్రదేశమదం దధాతి అహం చత్వంచమత్ర హన్యతి బ్రహ్మాయమానసహస్తం గృహ్ణాతి బ్రహ్మక్షత్రేగేవ సందధాతి అభిక్రత్రేంద్రభూతసద్మన్ నిత్యద్ధర్యుర్యజమానం వారయత్తభిజిత్యై చత్వారి ఋత్విజః సమక్షంతి ఆభ్యగేవైనం శతసృభ్యో దిగ్భ్యోభితమేరయంతి శతేన రాజపుత్రైః సహాధ్వర్యః పురస్తాత్ ప్రత్యం తిష్ఠన్ ప్రోక్షతి అనేనాశ్వేన మేధ్యేనేష్ట్వా అయగం రాజా వృత్రం వధ్యామిది రాజ్యం వాధ్వర్యః క్షత్రగం రాజపుత్రః రాజ్యేనైవాస్మిన్ క్షత్రం దృధాది శతేన రాజభిరుగ్రేః సహ బ్రహ్మా దక్షిణతముదం తిష్ఠన్ ప్రోక్షతి అనేనాశ్వేన మేధ్యేనేష్ట్వా అయగం రాజా ప్రతిశిష్యోస్మిది పరం వై బ్రహ్మా పరమరాజోగ్రహ బలేనైవాస్మిన్ బలం దృశాది శతేన సూదగ్రామణిభిః సహోతా పశ్చాత్ప్రాంతిష్ఠన్ ప్రోక్షతి అనేనాశ్వేన మేధ్యేనేష్ట్వా అయగం రాజాస్యైభిషః బహుగ్రీవః పశ్వాగేవః ప్రజాభికాగే బహుగ్రీవాగే బహుమానశిలాగే బహుహిరణ్యాగే బహుహస్తికాగే బహుదాశపూరుషాగే రేవత్యై పుష్టిమత్యై బహురాయుష్కోశాగే రాజాస్తి భూమావే హోదా భూమాసూదగ్రామణ్యః భూమ్నైవాస్మిన్ భూమానం దధాతి శతేన క్షత్రసంగ్రహేతృభిః సహోద్గాదా ఉత్తరతో దక్షిణాతిష్ఠన్ ప్రోక్షతి అనేనాశ్వేన మేధ్యేనేష్ట్వా అయగం రాజా సర్వమాయుహేత్మిది ఆయుర్వాముద్గాతా ఆయుః క్షత్రసంగ్రహేతారః ఆయుషైవాస్మిన్నాయుర్దశాది శతంశతం భవంతి శతాయ పురుషః శతేంద్రియః ఆయుష్వేవేంద్రియే ప్రతిష్ఠతి తదశ్శతా భవంతి తదశ్రోతిషః ఋక్షేవ ప్రతిష్ఠతి యథావేహమిషో గృహీతస్య స్కందతి ఏవం వా ఏదశ్వస్య స్కందతి యన్నిగ్ధమనానబ్ధముత్సృజంతి యత్స్తోక్యాన్వాహ సర్వభూతమేవేనం కరోత్యస్కందాయ అస్కందగంహితతి యద్ధృతస్య స్కందతి సహస్రమన్వాహ సహస్రసంవిదః సువర్గో లోకః స్వర్గస్య లోకస్యాభిజిత్యై యత్పరిమితాం బ్రూయాద్ పరిమితమవరుంధేత అపరిమితాన్వాహ అపరిమితః సువర్గో లోకః స్వర్గస్య లోకస్య సమష్ట్యై స్తోక్యాయుహోది యా ఏ వర్ష్యా ఆపః తావరుంధే అస్యాంజుహోది ఇయం వా అగ్నిర్వైష్పానరః అస్యామేవైనా ప్రతిష్టాపయతి ఉపాజః ప్రజాపతిః స్తోక్యాశుభాహమస్సు మేధగం రగ్గస్థాపయామి తేన తదస్తగ్గస్థితేన జరామీ అగ్నయే స్వాహేత్యాహ అగ్నయేవైనం జుహోది సోమాయ స్వాహేత్యాహ సోమాయైవైనం జుహోది సవిత్రే స్వాహేత్యాహ సవిత్రయేవైనం జుహోది సరస్వత్యే స్వాహేత్యాహ సరస్వత్యాయైవైనం జుహోది పూష్ణే స్వాహేత్యాహ పూష్ణగేవైనం జుహోది బృహస్పతయే స్వాహేత్యాహ బృహస్పతయేవైనం జుహోది అవాం మోదాయ స్వాహేత్యాహ అభ్యగేవైనం జుహోది వాయవే స్వాహేత్యాహ వాయవగేవైనం జుహోది మిత్రాయ స్వాహేత్యాహ మిత్రాయైవైనం జుహోది వరుణాయ స్వాహేత్యాహ వరుణాయైవైనం జుహోది ఏతాభ్యగేవైనం దేవతాభ్యో జుహోది దశ దశ సంపాదం జుహోది దశాక్షరా విరాట్ అన్నం విరాట్ విరాజైవాన్నాద్యమవరుంధే ప్రవాజేషోస్మాల్లోకాచ్యపదే యత్పరాజైరాహుతేర్జుహోది పునః పునరభ్యావర్తం జుహోది అస్మిన్నేవ లోకే ప్రతిష్ఠతి ఏతాగం హవామసోస్తమే సత్రగ్గచ్చతి వాజాస్కందాయ అస్కందగం హితతే యజ్ఞస్తగ్గస్థిరస్య స్కందతి ప్రజాపతిష్టం ప్రోక్షామేది పురస్తాత్ప్రత్యం తిష్టం ప్రోక్షతి ప్రజాపతిర్వే దేవానామన్నాదో వీర్యావాన్ అన్నాద్యమేవాస్మిన్ వీర్యం దధాది తస్మాదశ్వపశూనామన్నాదో వీర్యావత్తమః ఇంద్రాగ్నిభ్యాం దక్షిణదః ఇంద్రాగ్నే వై దేవానామో జ్యేష్ఠో బలిష్ఠో బోధదేవాస్మిన్ బలం దధాది తస్మాదశ్వపశూనామో జ్యేష్ఠో బలిష్ఠః వాయవేత్తేతి పశ్చాద్ వాయుర్వై దేవానామాశుస్సారసారితమః జవమేవాస్మిన్ దధాది తస్మాదశ్వపశూనామాశుస్సారసారితమః విశ్వేభ్యస్తేభ్యుత్తరదః విశ్వే వై దేవా దేవాస్మిన్ దధాది తత్పాశ్వపశూనాయశస్మితమః దేవేభ్యస్తేభ్యస్తాద్ దేవా వై దేవానామపజితమాః అపజితమేవాస్మిన్ దధాది తత్పాశ్వపశూనామపజితమః సర్వేభ్యస్తేభ్యుపరిష్టాద్ సర్వే వై దేవాషిమందోహరస్మినః ఋషిమేవాస్మినహరో దధాది తస్మాదశ్వపశూనాద్విషిమానహరస్మినః దివేత్వాంతరిక్షాయత్వా పృథివ్యే త్వేత్యాహ ఏభ్యయేవైనం లోకేభ్యః ప్రోక్షతి సదేత్వా సదేత్వాభ్యస్తౌషధేభ్యస్తా విశ్వేభ్యస్తా భూతేభ్యగిత్యాహ తస్మాదశ్వమేధగాదినకం సర్వాణి భూతాన్యుపజీవంతి బ్రహ్మవాదినో వదంతి యత్ప్రాజాపత్యోశ్వః అశకస్మాదేన మన్యాభ్యో దేవదాభ్యో విప్రోక్షతేతి అశ్వే వై సర్వా దేవదా అన్వాయత్తాః కయ్యద్విశ్వేభ్యస్తా భూతేభ్యైతి ప్రోక్షతి దేవదా ఏవాస్మిన్నన్వాయాదయతి తస్మాదశ్వే సర్వా దేవదా అన్వాయత్తాః యథా వై హవిషో గృహీతస్య స్కందనే ఏవం వా ఏతదశ్వస్య స్కందనే యత్ప్రోక్షితమనారబ్ధముత్సృజంతి ఇరస్వజితాని జుహోది సర్వహుతమేవైనం కరోత్య స్కందాయ అస్కందకం హితత్ యద్ధుతస్య స్కందది ఏంకారాయ స్వాహేంకృతాయ స్వాహేత్యాహ ఏతాని వా అస్వజితాని చరితేరేవైనకం సమర్థయతి తదాహుః అనాహుతయో వా అస్వజితాని నైతాహోదవ్యా ఇది అథో ఖల్వాహుః హోదవ్యా ఏవ అత్ర వావేమం విద్వానస్థ మేధకం దగ్గస్థాపయతి యదస్వజితాని జుహోది అస్మాధ్యాధవ్యాయతి బహిర్భావాగేణ మేధదాగతనాద్రహాది ధాతుర్యమస్మే జనయతి యస్యానాగతనేత్రాగ్నేనాహుతేర్జుహోది సావిత్రిగాగిత్యా పురస్తాచ్చుష్టకృతః ఆహవనీయేష్వజితాని జుహోది ఆయతన ఏవాస్యాహుతేర్జుహోది నాత్మేభ్యాదవ్యంజనయతి తదాహుః యజ్ఞముఖే యజ్ఞముఖే హోతవ్యాః యజ్ఞశ్రయత్యే స్వర్గస్య లోకస్యానిఖ్యాద్యాని అసో ఖల్వాహుః యజ్ఞముఖే యజ్ఞముఖే జుహుయాద్ పశుభర్గితమానం వ్యర్థయేద్ అపశువర్గాల్లోకాద్పద్యేద పాపీయాన్ స్యామిది సకృదే మహోతవ్యాః నయజమానం పశుభర్గర్థయతి అవిశ్వర్గం లోకం జయతి నవామీయాన్ భవతి అష్టాచత్వారికంశతమశ్వలోపాణి జుహోతి అష్టాచత్వారికంశదక్షరా జగతి జాగదాశ్వ ప్రజాపత్య సమృద్ధ్యై ఏకమతిరిక్తం జుహోతి తస్మాదేక ప్రజాస్పర్ధుకః విభోర్మాత్రా ప్రభో పిత్రేత్యాహ ఇయం వై మాతా అసో పితా ఆభ్యామేవైనం పరిదాని అశ్వజిషగోసేప్యాహ శాస్తేవైనమేతద్ తస్మాచ్చిష్టా ప్రజా జాయంతే అత్యోసేత్యాహ తస్మాదశ్వసర్వాన్ పశూనక్తేది తస్మాదశ్వసర్వేషాం పశూనాగశ్రేష్ఠం గచ్చతి ప్రయశశ్రేష్ఠమాప్నోది యగేవం వేద సర్వాది సప్తరసి వాజ్యసేత్యాహ లోకమేవాసేతన్మహిమానం వ్యాజష్టే ేత్యాహ ఏతద్వాశ్వస్య ప్రియన్నామధేయం ప్రియణేవేణన్నామధేయేనాభివదతి తస్మాదప్యా మిత్రం సంగత్యా నాంనాచేభ్యగేతే మిత్రమేవ భవతః ఆదిత్యానాం పత్వాన్ భీత్యాహ ఆదిత్యానేవైనం గమయతి అగ్నగే స్వాహా స్వాహేంద్రాగ్నిభ్యామిది పూర్వ హోమాంజుహోది పూర్వగేవద్ధిషంతం భ్రాజల్యమతిక్రామది భూరసి భువేత్తా భవ్యాయత్తా భవిష్యేత్వేత్యుత్సృజితుర్వత్వాయ దేవాశాపాలాయేతం దేవేభ్యోస్తంభేధాయ ప్రోక్షితం గోపాయదేత్యాః సంవేదభ్యా రాజపుత్రా దేవాశాపాలాః తేభ్యయేవైనం పరిదాయి ఈశ్వరోపాశ్వప్రవక్తః పరాంపరాపదంగందోః ఏదస్వాహేహ విసరిస్వాహేహరందిస్వాహేహరమదిస్వాహేది దృఘపత్సయోగి ఏనావాశ్వస్య బంధనం ఆభిదేవైనం బధ్నాది తస్పారశ్వప్రవక్త బంధనమాగచ్చది తస్పారశ్వప్రవక్త బంధనం నజహారి రాష్ట్రం వాశ్వమేధ రాష్ట్రే ఖలు వాదే వ్యాయచ్ఛందే ఏ స్వం మేధ్యం రక్షంది తేషాన్య ఉదరం గచ్చంది రాష్ట్రాదేవతే రాష్ట్రం గచ్చంది అసగ ఉదరం న గచ్చంది రాష్ట్రాదేవతే వ్యవచ్ఛిద్యందే పరావాయేషిచ్చేబలోష్మేధేన గజదే యదమిత్రాస్వం బిందేరన్ అన్యేదాస్తయజ్ఞరక్షందే యజ్ఞాఘాదాయ అధాన్యమానీయ ప్రాక్షేయ సైవన ప్రాయశ్చిత్తి ప్రజాపదలగామేదాస్వమేధేన గిజేగేది సదపోదప్యత తస్యదేవానస్య సప్తాత్మనో దేవతాపదక్రామన్ సారీక్షాభవత్ సకేతాని వైష్మదేవాన్యపశ్యత్ తాన్యజుహోత్ తైర్వేదీక్షామవారుంధ యద్వైష్మదేవాని జుహోది దీక్షామేవ తేర్గిలమానోపరుంధే సప్తజుహోది సప్తహితా దేవతామదక్రామన్ అన్వహంజుహోది అన్వహమేవ దీక్షామవరుంధే తైర్వైష్మదేవాని జుహోది చత్వారియో అగ్రహణామి సప్త సంపద్యంతే సప్తవేశీర్షమ్యా ప్రాణాః ప్రాణాదీక్షా ప్రాణీరేవ ప్రాణాన్ దీక్షామవరుంధే ఏకవిగుంశయం వైష్మదేవాని జుహోది ఏకవిగుంశర్వే దేవలోకాః ద్వాదశమాసాః పంచత్తమః త్రయమే లోకాః అసామాదిత్యేకవిగుంశః ఏషసు వర్గో లోకః తద్దైవ్యం క్షత్రాం సా శ్రీః తద్బ్రధ్వస్య విష్టవం తత్స్వారాజ్యముచ్యతే త్రిగుంశతమోగ్రహణాని జుహోది త్రిగుంశలక్షరా విరాట్ అన్నం విరాట్ విరాజైవాన్నాజ్యమవరుంధే త్రయధా విభజ్య దేవతాంజుహోది త్రిగామృతోపై దేవాః త్రిగామృతగమే లోకాః ఏషాం లోకానామాప్త్యై ఏషాం లోకానాగ్నుత్యై అపవాయేతస్మాత్ ప్రాణాక్రామంతి యో దీక్షామతిరేజయతి సప్తాహం ప్రజలంతి సప్తవేశీర్షమ్యాః ప్రాణాః ప్రాణాదీక్షా ప్రాణీరేవ ప్రాణాన్ దీక్షామవరుంధే పూర్ణాహుతిమత్తమాంజుహోది సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి అథోయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్టతి ప్రజాపతిస్తమేధమసజల సగం సృష్టం న కించనోదయచ్చత్ తం వైష్దేవాన్నేవోదయచ్చన్ యద్వైష్దేవాని జుహోది యజ్ఞస్యోద్యై స్వాహాధిమాధీతాగ స్వాహ స్వాహాధీతం మనజే స్వాహ స్వాహ మన ప్రజాపతిగే స్వాహ కాగ స్వాహ కస్మై స్వాహ గతమస్మై స్వాహేది ప్రజాపత్యే ముఖ్యే భవదః ప్రజాపతిముఖాభిదేవైనం దేవతాభిరుద్యచ్చదే ఆదిత్యే స్వాహాదిత్యే భక్ష్యే స్వాహాదిత్యే సుమనేకాయే స్వాహేత్యాహ ఇయం వారిణిః అస్యాయేవైనం ప్రతిష్టాయోద్యచ్చదే బృహస్పత్యే స్వాహ బృహస్పత్యే బృహత్యే స్వాహ బృహస్పత్యే పాపకాయే స్వాహేత్యాహ వాగ్వై సరస్వతే వాజేవైనముద్యచ్చదే ఓష్ణే స్వాహ ఓష్ణే ప్రపథ్యాయ స్వాహ ఓష్ణే నరంధిరాయ స్వాహేత్యాహ పశవో వై భూషా పశుభే వై నముద్యచ్చదే కష్టే స్వాహ కష్టే దులీపాయ స్వాహ కష్టే పురలోపాయ స్వాహేత్యాహ కష్టా వై పశూనాం మిథునా నాగం రూపకృతే రూపమేవ పుషుషదాది అథో రూపే దేవేనముద్యచ్చలే విష్ణవే స్వాహ విష్ణవేను భూయపాయ స్వాహ విష్ణవేను భూయపాయ స్వాహేత్యాహ యజ్ఞో వే విష్ణు యజ్ఞాయవేనముద్యచ్చలే ఓర్ణాహుజముత్తమాంజుహోతి ప్రత్యుత్తద్భేషయత్వాయ